సప్త సప్త వరదాయినివి వసూలకు ఈశాని వగుటచే అష్టమివై నవగ్రహమ్మయి వై వానికీశ్వరివి నవశృంగార కళల సుందరివై నవేశ్వరివై నవసంఖ్యవై ఉండుట వలన నవమివై దశ దిశల వ్యాపించిన రమాదేవివి దశ దిశల పూజ్యురాల వగుటచే దశమివై ఏకాదశ రుద్ర సంసేవితవు ఏకాదశాత్మికవు ఏకాదశ గణేశ్వరివి అగుటచే ఏకాదశవి ద్వాదశాదిత్యులకు జననివి ద్వాదశ భుజవు నగుటచే ద్వాదశివి త్రయోదశ గుణ ప్రియవు త్రయోదశాత్మికవు అగుటచే త్రయోదశివి విశ్వదేవతల కధీశ్వరివై చతుర్దశేంద్రులకు వరములిచ్చుటచే చతుర్దశ మనువుల సృష్టి చేసిన దానవగుటచే చతుర్దశివి కామరాజ విద్యాస్వరూపిణి వగుటచే పంచదశివి షోడశభుజపై షోడశ చంద్ర కళలతో పూర్ణిమా చంద్ర కిరణాలతో నిండిన దానవగుట వలన షోడశివై నీవు విశ్వవిఖ్యాతిగాంచితివి దేవేశ్వరి ఇట్టి రూపగుణములతో కూడియు నిర్గుణవు చీకటి ఆరంభించినప్పుడు దేవదేవేశుడు భగవంతుడగు రమాపతిని నీవాదేశించితివి ఈ మధుకైటభ రాక్షసులను చంపుటకై నీవు నారాయణుని మేల్కొలుపుము అని ఇట్లు స్తుతింపగా తామసీదేవి నారాయణుని వదిలి రాక్షసులను మోహితులనొనర్చెను. అంతట పరమాత్మ విష్ణువు వారిని సంహరించెను. శ్రీదేవి చరిత్రము మన్వంతర వృత్తాంతము. నారదుడు స్వయంభువ మనువు పిమ్మట మనువుల చరిత్రము తెలుపుమనగా నారాయణుడు ఇట్లు చెప్పెను. స్వయంభువ మనువున కిరువురు కుమారులు ఉత్తానపాదుడు ప్రియవ్రతుడను వారలు. రెండవ మనువు స్వారోచిష మనువు. అతడు ప్రియవ్రతుని పుత్రుడు. అతడు కాళిందీ తీరమున ఆశ్రమము నిర్మించుకొని పండుటాకులు తినుచు తపమునర్చెను. ఎన్నేండేళ్ళు తపస్సు చేయగా దేవి సాక్షాత్కరించెను. దేవి అతని స్తోత్రమునకు ప్రసన్నురాలై వానికి మన్వంతర రాజ్యమును అనుగ్రహించెను. అందుచే దేవికి తారిణి అను నామము ప్రసిద్ధమయ్యెను. అతడు యథావిధిగా రాజ్యము నొనర్చితుదకు తన రాజ్యమును కుమారులకు అప్పచెప్పెను. తన మన్వతరము పూర్తి అయిన పిదప స్వర్గమును అలంకరించెను. ప్రియవ్రతుని కుమారుడు ఉత్తముడను పేర ప్రసిద్ధి నొందెను. అతడు వాగ్బీజమును జపించి నిష్కంటకమైన రాజ్యమును పూర్ణాయువులగు పుత్రులను పొందెను. అతడు రాజ్యసుఖము అనుభవించి స్వర్గమును అలంకరించెను. నాల్గవ మనువు తామసుడు. అతడు కూడా ప్రియవ్రతుని కుమారుడే. అతడు నర్మదా నదీ తీరమున విశ్వమాతను కొలిచెను. అతడు దేవిని ప్రసన్నురాలను చేసికొనెను. అతనికి 10 మంది పుత్రులు. అతడు స్వర్గస్థుడైన పిమ్మట వాని సోదరుడు రైవతడైదవ మనువు. అతడు కామరాజ మంత్రమును జపించి సర్వసిద్ధులు లభించు శక్తిని పొందెను. చిరాయువులగు పుత్ర పౌత్రులను పడసెను. ఇట్లు రైవత మనువు ధర్మము నెలకొల్పి రాజ్య సుఖములను అనుభవించెను. శ్రీదేవి చరితము మహిషాసుర మర్దనము. రాజా, ఇప్పుడు మహాలక్ష్మి ఆవిర్భావమును చెప్పెదను వినుమని వ్యాసుడు ఇట్లు పలికెను. మహిషి కడుపున పుట్టి ఎల్ల వేల్పుల జయించి మహిషాసురుడు జగములకు ప్రభువయ్యెను. అతడు అధికార బలగర్వముతో లోకపాలకుల జయించి త్రిలోక సంపదలను అనుభవించెను. అప్పుడు దేవతలోడిపోయి స్వర్గము వదిలి బ్రహ్మను ముందుంచుకొని శివకేశవుల వద్దకు వెళ్ళిరి. వీరితో మహిషుని చెడునడు వడినట్లు విన్నవించిరి. బలవీర్య మదోదత్తుడై మహిషుడు ఎల్ల దేవతల స్థానములు వశము చేసుకుని సంపదలను అనుభవించుచున్నాడు అని దేవతల ఆర్తిని వినగనే హరిహరులకు దానవునిపై తీవ్ర కోపము కలిగెను. రాజా అట్లు కోపించిన హరిముఖము నుండి 1000 సూర్యుల కాంతి ఆవిర్భవించెను. అట్లే ఇతర దేవతల శరీరముల నుండియు దివ్య తేజములు ఉద్భవింపగా సురలు సంతసించిరి. ఎల్ల దేవతల తేజముల నుండి మహిషాసుర మర్దిని దేవి అవతరించెను. అప్పుడు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, వర్ణుడు పాశము, అగ్ని శక్తిని, వాయుధనుర్బాణములను, మహేంద్రుడు వజ్రాయుధమును, యముడు కాలదండమును, సాగరుడు కత్తిడాలును దేవికి సమర్పించిరి. దేవతలు అనేక విధములైన ఆభరణములను కూడా దేవికి కైసేసిరి. మహిష పీడితులగు దేవతలెల్లరూ శ్రీ మహాదేవిని సంస్తుతించిరి. దేవతల పూజకు స్తోత్రములకును దేవి ప్రసన్నురాలాయెను. అంతట శ్రీదేవి మహిషుని చంపుటకు భీకరమగు మహావాదమునర్చెను. రాజా ఆ మహానాదము వినగనే మహిషాసురిని గుండె గడగడలాడెను. అప్పుడు మహిషుడు గొప్ప సేనతో దేవి వద్దకు వెళ్ళెను. ఆమెతో పోరాటమునకు సిద్ధపడెను. అతడు శస్త్రాస్త్రములతో ఆకాశమున కప్పివైచెను. చిక్షుర గ్రామణి దుర్ధరాది రణసూరులు వానికి తోడై వచ్చిరి. కోపతామ్రాక్షి విశ్వమోహినీయగుదేవి మహిషుని పక్షమున వచ్చిన యోధుల నెల్ల రణమున నేలగూల్చెను. వారెల్లరూ చావగనే మహిషునకు పిచ్చ కోపము వచ్చెను. అతడు అనేక మాయలను ప్రదర్శించెను. మహామాయ వాని మాయలన్నిటినీ మట్టుపెట్టెను. తుదకు మహిష రూపముతో కనిపించెను. అప్పుడా మహాదేవి ఆ రాక్షస పశువును యమపాశముతో బంధించి వాడి అయిన ఖడ్గముతో వాని తల నొక్క వ్రేటున నరికివైచెను. అట్లు దేవాంతకుడగు మహిషుడు మరణించెను. రాక్షస సేనలో హాహాకారములు చెలరేగెను. మిగిలిన సేనలు చెల్లా చెదరయ్యెను. దేవతలెల్లరూ ఆనంద భరితులై శ్రీదేవిని స్తుతించిరి. ఈ ప్రకారము మహిషాసుర మర్దిని శ్రీ మహాలక్ష్మి అవతరించెను. మన్వంతర కథనము. మనుపుత్రుల తపము. శ్రీనారాయణుడు వినినంత మాత్రముననే దేవీ భక్తి తప్పక కలుగునట్టి ఇతర మనువుల పట్టుకలను నారదునకిట్లు వివరింప మొదలుపెట్టెను. శ్రీ వైవస్వత మనువునకు 6 పుత్రులు జన్మించిరి. వారు కరుషుడు, వృషధ్రుడు, నాభాగుడు, దిష్టుడు, శర్యాతి, త్రిశంకుడు అనువారు మహాబలశాలురు. వీరారుగురును కాళిందీ నది ఒడ్డునకు వెళ్ళిరి. వారక్కడ నిరాహారులై గాలిని బంధించి దేవీమూర్తిని నిర్మించుకొని వేర్వేరుగా పూజింపసాగిరి. దేవిని వివిధోపచారములతో భక్తిగా పూజించుచుండిరి. వారు తపఃప్రభావముచే మహాపరాక్రమశాలురైరి. కొంతకాలము ఎండుటాకులు తిని మరికొంతకాలము వాయుభక్షులై పడరాని పాట్లు పడిరి. వారు భక్తితో గౌరవముగా దేవిని సేవించుచుండగా వారికి మోహనాశకరమైన నిర్మలమైన బుద్ధి ఏర్పడెను. వారు నిరంతరము దేవి పాదములే చింతించుచు తమ నిర్మల హృదయమందెల్ల లోకములను దర్శించుచు తాము చేసిన తీవ్ర తపస్సునకు ఫలముగా అద్భుతమైన దేవీ సందర్శన భాగ్యమును పొందిరి. ఈ విధముగా 12 గడిచిన పిమ్మట జగదీశ్వరి 1000 సూర్యుల కాంతితో మిరుమిట్లు గొలుపుచు వారికి ప్రత్యక్షమయ్యెను. 6 కుమారులను విమలాత్ములై దేవిని సందర్శించిరి. వారు భక్తి వినయములతో కూడిన హృదయములతో శ్రీదేవిని ఇట్లు స్తుతించినారు. ఓ మహేశ్వరి, ఈశాని, పరమాకరుణాలయ, నీకు జయము. వాగ్భవ మంత్రముచే ప్రతిపాదింపబడు దేవి, క్లీంకారమూర్తి దేవి, ఈశ్వరప్రియ, కామరాజ జపముచే ఆనందమునిచ్చు దేవి, మహామాయా, మహాసామ్రాజ్యదాయిని, ఆనందమయీ, హరిహర రవి మహేంద్ర స్వరూపిణి, ప్రసాద సుముఖి దేవి, నీకు జయము అని స్తుతించిరి.